పెరిగి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి లోకంలోనా లోకుల్లోనా నేనే నాకు సాటి ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి లోకంలోనా లోకుల్లోనా నేనే నాకు సాటి ఆడిపాడేనులే అందు చూసేనులే చెయ్యి కలిపేనులే చిందులేసేనులే చీపు జిందా లేదు ఇరుగు పొరుగు లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే చీపు జిందా లేదు ఇరుగు పొరుగు లేదు ఒకటే ఉల్లాసమే నింగి నేల నీరు నిప్పు గాలి తోడి నాకే తోడు రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా కోట లేదు పేట లేదు అప్పుడుండే రాజా రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రెండు లేవు అయినా అందం ఉంది మనసు మంచి రెండు లేవు అయినా పర్వం ఉంది రైకా కోక రెండు లేవు అయినా అందం ఉంది మనసు మంచి రెండు లేవు అయినా పర్వం ఉంది కథలు గించెని కథలు గించెని కళ్ళు వరవేసేని ఒళ్ళు మరిచేనుని పందెల బొంగులు కలవి మత్తుగా చూపులు రుక్కి రచ్చకు ఎక్కే రాచిలకలే పందెల బొంగులు కలవి మత్తుగా చూపులు రుక్కి రచ్చకు ఎక్కే రాచిలకలే నింగి నేల నీరు నిప్పు గాలి తూడి నాకే తోడు రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజా